ஏற்ற கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே தொழிலழாய் மாற்றார் உனக்கு வரிதொலைந்துண்பா சர்க்கண் ஆற்றாது வந்து உன் அடிபணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழ்ந்தேலோ ரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ 21வ பாசுரம் ஏற்ற கலங்கள் அனே பாசுரம். நீலாதேவினு ముందుగా ప్రార్థించారు. ఆ నీలాదేవి వీళ్ల దగ్గరికి వచ్చి మనమంతా కలిసి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తాం, నేను కూడా మీలో ఒక మనిషియే అని నీలాదేవి అన్నారట. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు శ్రీకృష్ణునికి సుప్రభాతం పాడుతున్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భగవంతుడు శ్రీ మహావిష్ణును సర్వశేషి అని పిలుస్తారు. అమ్మవారు ఆ భగవంతుని యొక్క దివ్య పత్నిగా ఉన్నందువలన పురుషకార స్థానంలో ఉంటూ సిఫార్సు చేసే స్థానంలో ఉంటూ మన యొక్క అభిప్రాయాన్ని భగవంతుని దగ్గరికి చెప్పి మనకు సహాయం చేసే విధంగా అమ్మవారు ఉన్నారు అని కొందరు అంటారు. మరీ కొందరు అమ్మవారు ఏకోన శేషి అనేటువంటి స్థానం అమ్మవారికి ఉంది, భగవంతుడు వలె అమ్మవారు కూడా మనకు అన్నిటినీ ఇచ్చేవారు అని మరీ కొందరు అంటున్నారు. అందరూ కలిసి ఆ గోవిందుని యొక్క గుణాన్ని పాడే విధంగా ఈ పాసురం ఉంది. పాసురార్థానికి వస్తాం. ఏట్ర కలంగల్ ఎదురుభొంగి మీదళిప్ప పాలకొరకు ఉంచబడిన బాండములు ఎదురుగా పొంగి పొర్లునట్టు అని అంటాళ్ ఇక్కడ ఆరంభంలో చెప్తున్నారు. గోకులంలో ఉన్నటువంటి పశువులు కృష్ణ సందర్శనం వలన కృష్ణ సంస్పర్శం వలన ఎక్కువగా పాలను ఇచ్చే విధంగా ఉన్నాయి, పుష్టిగా ఉన్నాయి. అందువల్ల ఇంట్లో ఉండేవాళ్ల యొక్క కొరత అంటే వాళ్ళ ఇంట్లో బాండములు సరిగా ఉండదు, ఆ కొరత కానీ పశువులు పాలు ఇచ్చే విషయంలో ఎటువంటి కొరత లేకుండా ఉన్నాయట. ఇది ఎలా ఉంది అంటే భగవంతుడు వలే ఈ పశువులు ఉన్నాయి. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీతు ఆత్మైవ మే మతం అని గీతలో తమ దగ్గరికి వచ్చి వాసుదేవ సర్వం అనే భావంతో ఎవరైతే వస్తున్నారో అటువంటి వాళ్లను సంతోషంగా ఉదారులు అని భగవంతుడు కీర్తిస్తూ ఉన్నాడు. అందువల్ల భగవంతుడు అనుగ్రహం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఆ విధంగా పాలను ఇవ్వడానికి ఈ గోకులంలో ఉన్నటువంటి ఆవులు సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ అండాళ్ తెలియపరుస్తూ ఉన్నారు. ఏట్ర కలంగల్ ఎదురుభొంగి మీదళిప్ప మాట్రాదే పాల్ సొరియుం ఎడతగక పాలుని వర్షించినట్టు అని అంటున్నారు అండాళ్. అంటే భగవంతుని యొక్క ఆ స్వభావం ఎటువంటిది అంటే ఆ భగవంతుణ్ణి శ్రీవైకుంఠంలో తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయ దివీవచక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగృవాగుం సస్తమిందతే విష్ణోర్యత్ పరమం పదం అని వేదంలో చెప్పినట్టు ఆ శ్రీవైకుంఠంలో ఉండే నిత్యసూర్యులు సదా పశ్యంతి ఎల్లప్పుడూ దర్శనం చేస్తూ ఆ భగవంతునికి కైంకర్యం చేస్తూ ఉంటున్నారు. క్షీరాబ్దిలో ఉన్నటువంటి క్షీరాబ్దినాథుణ్ణి సేవించడానికి వచ్చే మహర్షులు బ్రహ్మాది దేవతలు వాళ్ళందరూ నమైత్యేవ వాదినః అని ఎల్లప్పుడూ నమః నమః అని కీర్తిస్తూ ఉన్నారు. అర్చామూర్తిగా భూలోకంలో ఆ దేవాలయంలో ఉండే భగవంతుణ్ణి సేవించే ఆళ్వారు లాంటి భక్తులు ఆ భగవంతుణ్ణి చూసి వాళ్ళు సంతోషంతో భక్తి పారవస్యంతో భరతనుం తంబి శత్రుఘ్ననుం ఇలక్కుమనోడు మైథిలియుం ఇరవునన్ పగళం తుదిసెయ్య నిండ్ర రావణాంతకనై ఎమ్మానై అని ఆళ్వారు చెప్పినట్టు కీర్తిస్తూ ఉంటున్నారు. అందువల్ల భగవంతుని యొక్క ఆ స్వభావాన్ని బాగా అర్థం చేసుకుని ఉన్నారు అందరూ. ఈ భగవంతుడు ఎలా ఉన్నారంటే తమ యొక్క ఔదార్యాన్ని బాగా ప్రదర్శించేవారు. ఇది ఎలా ఉంది అంటే, పరాశర మహర్షి ఎలాగైతే మైత్రేయ భగవంతుణ్ణి చూసి ఇదంచ శృణు మైత్రేయ అని చెప్తూ, ఇంకా విను, దీన్ని చెప్తున్నాను విను అని నిత్యైవైషా జగన్మాత అని ప్రారంభం చేసి ఎన్నో విషయాలను ఆయన ఉపదేశం చేశారు. వళ్ళల్ పెరుం పశుక్కళ్, ఔదార్యము గల పశువులు ఈ గోకులంలో ఉన్నాయట. విశేషంగా నందగోపుని యొక్క ఇంట్లో కనబడుతూ ఉన్నాయట. దాన్ని ఆంటాళ్ళు ఇక్కడ పేర్కొంటున్నారు. ఈ పశువులు ఎలా ఉన్నాయంటే, ఔదార్యంతో కూడినటువంటి పశువులు అంటే పరాశర మహర్షి లాంటి పశువులు అని మన పూర్వాచార్యులు అన్నారు. తత్వేన యశ్చిదచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గ తదుపాయ గతిరుదారః సందర్శయన్ నిరవిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ అని యమునాచార్యులు వారు స్తోత్రరత్నంలో చెప్పినట్టు, ఏ పరాశర మహర్షి ఔదార్య ఆ స్వభావంతో చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనేటువంటి ఆ తత్వత్రయాన్ని, వీటి యొక్క ఆ స్వభావాలను, విషయానుభవాన్ని, మోక్షాన్ని, మోక్ష ఉపాయాన్ని, ఈ జీవాత్మ వెళ్లే ఆ మార్గ విశేషాన్ని ఉన్నది ఉన్నట్టు చక్కగా ఏ విష్ణు పురాణంలో అన్నారో ఆ పరాశర మహర్షికి నమస్కారం అన్నారు స్వామి ఆళవందార్. ఆ పరాశర మహర్షిను ఔదార్యముగల మహర్షిగా వర్ణించారు. అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క భవనంలో ఉన్నటువంటి పశువులు ఉన్నాయట. వళ్ళల్ పెరుం పశుక్కళ్, పెరుం పశుక్కళ్ అన్నారు అంటే పుష్టిగా ఉన్నటువంటి పశువులు అన్నారు. ఆ విధంగా పుష్టిగా రావడానికి కారణం, పుష్టిగా ఉండడానికి కారణం కృష్ణ స్పర్శం, కృష్ణ సందర్శనం, ఇదే కారణం. ఆత్రప్పడైతాన్, లక్కలేని పశువులను పొంది ఉన్నారట నందగోపుడు. అంటే నందగోపుని యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆవులకు లక్కలేదు అన్నారు. ఇది ఎలా ఉంది అంటే, తిరుమంగయ్యాళ్వార్ కుంభకోణం పక్కన ఉన్నటువంటి నాచియార్ కోయిల్ అనే దివ్య దేశానికి వెళ్లారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో తిరునరయూర్ అని ఈ ఊరిని పిలుస్తారు. ఆ తిరునరయూర్లో ఉన్నటువంటి ఆ తిరునరయూర్ నంబి ఆ భగవంతుణ్ణి మంగళాశాసనం చేసే సమయంలో ఆ దివ్య దేశాన్ని ముందుగా వర్ణిస్తూ ఉన్నారు. కళియారుం కనసంగం కలందెంగుం నిరైందేరి వళియారముత్తీన్రు వళం కొడుక్కుం తిరునరయూర్ పళియారుం విరళరక్కన్ పరుముడిகள் அவை சிதற அழலாரும் சரந்துரந்தான் அடியினையே அடை நெஞ்சே అని ఒక పాట పాడారు. ఆ తిరునరయూర్ అనే దివ్య దేశంలో ఆ నాచియార్ కోయిల్లో ఎక్కడ చూసినా వీధిలో ముత్యాలు గుంపు గుంపుగా కనబడుతున్నాయట. ఆ ముత్యాలను ఒకటి రెండు మూడు లెక్క చేయవచ్చు, కానీ శ్రీకృష్ణుని యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆవులకు మాత్రం లెక్కలేదు అని అంటాలు చెప్తున్నారు. అదేవిధంగా మన పూర్వాచార్యులు అన్నారు, ప్రతి మనిషికి కావలసినటువంటి గుణాలు అని శాస్త్రం చెప్తుంది. దయా సర్వభూతేషు శాంతిరనసూయ శౌచం అనాయాస అని కావలసినటువంటి ఆత్మగుణాలు ఎనిమిది అని దానికి ఒక లెక్క ఉంది. కానీ శ్రీకృష్ణుని యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆవులకు మాత్రం లెక్కలేదు. ప్రతి మనిషికి ఏ ఏ గుణాలు ఉండకూడదో దానికి కూడా ఒక లెక్క ఉంది. అమర్యాద క్షుద్ర చలమతి రసూయ ప్రసవభూ కృతజ్ఞో దుర్మాణి స్మర పరవశో వంచనపర నృసంస పాపిష్ట కథమహమితో దుఃఖ జలదేహే అపారాదుత్తీర్ణ తవ పరిచరేయం చరణయోహో అని స్తోత్రరత్నంలో దీనికి ఒక లిస్టు ఇచ్చారు. ఆ మాదిరిగా మనిషికి ఏ ఏ గుణాలు ఉండకూడదో దానికి కూడా ఒక లిస్టు ఉంది. కానీ లెక్కలేని ఆవులు శ్రీకృష్ణు యొక్క ఇంట్లో ఉన్నాయట. అటువంటి పశువుల ఆ గో సంపదతో కూడినటువంటి ఆ నందగోపుని యొక్క కుమారుడా అని శ్రీకృష్ణుణ్ణి పిలుస్తున్నారు అంటాడు. ప్రపంచం అన్నిటికీ తండ్రి స్థానంలో, నాయక స్థానంలో ఉండేవాడు పరమాత్మ. పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం అని తైత్తరీయ ఉపనిషత్తు వర్ణిస్తుంది. ప్రపంచం అన్నిటికీ నాయకుడుగా, పతిగా ఉన్నటువంటి వారు సర్వేశ్వరుడు. అటువంటి స్వామి ఒక వ్యక్తికి ఆయన కుమారుడుగా అవతారం చేశాడు కృష్ణావతారంలో. అందువల్ల అటువంటి శ్రీకృష్ణ అరివురాయి మేలుకొనుమా అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఊట్రముడయాయి పెరియాయి అని అంటున్నారు. ఆ భగవంతుడు ఎట్లా ఉన్నారంటే, శ్రీకృష్ణుడు ఊట్రముడయాయి, దృఢమైనటువంటి ప్రమాణము చేత ఆయన అతన్ని మనం తెలుసుకోవాలి. అంటే దృఢమైన ప్రమాణం వేదాలు, వేద ప్రతిపాద్య స్వామి అని పిలుస్తున్నారు. అది మాత్రం కాదు, ఆశ్రిత రక్షణ బద్ధ దీక్షత్వం, ఆశ్రితుల్ని రక్షించాలనేటువంటి దీక్షతో కూడిన వారు మరొకర్థం. ఉట్రముడయాయి పెరియాయి, దానికంటే గొప్పవాడుగా ఉన్నటువంటి స్వామి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అని వేదం కీర్తించినట్టు ఉన్నటువంటి స్వామి. యస్యామతం తస్య మతం, మతం యస్య నవేదసః, అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అభిజానతాం అని కేనోపనిషత్తులో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రంలో చెప్పినట్టు భగవంతుడు గొప్పవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఉలహినిల్ తోత్రమా ఐనింద్ర సుడరే, ఈ లోకమందు ఆశ్రిత పక్షపాతము బాగా ప్రకాశించే విధంగా నిలిచి ఉన్నటువంటి స్వామి అని ఇక్కడ అండాళ్ శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. సుడరే ఓ తేజోరూపుడా అని పిలుస్తున్నారు. తుయిలళాయ్ మేలుకొనవలయను అని ఆ శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు. మాత్రార్ ఉనక్కు బలితులైందు ఉన్ వాసర్కణ్, శత్రువులు తమ యొక్క ఆ బలాన్ని పోగొట్టుకొని నీ యొక్క వాకలి ఎందు వచ్చి నిలిచినట్టు, ఆత్రాదువందున్ అడిబణియుమా పోలే, వాళ్లు నీ యొక్క చరణార విందానికి చేరినట్టు మేమంతా చేరి ఉన్నాం అని అండాళ్. ఇక్కడ నిన్ను కీర్తిస్తూ మేము వచ్చి ఉన్నాం అని అండాళ్ ఈ పాసుర ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అండాళ్ తిరువడిగళే శరణం.